జై శ్రీరామ్ శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశోమయధ్వం. పరమ భాగవతులారా, కిష్కింధాకాండ వాలిని ఒక బాణంతో పడగొట్టాడు రామచంద్రస్వామి. వాలి అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. వాలి ధర్మసమ్మతమే అని ఒప్పుకున్నాడు. నేను ఎన్నో దుష్కృత్యాలు చేశాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, కాదంటం లేదు, కానీ నా కుమారుడు ఉన్నాడు, బాలుడు, బాలశ్చ అకృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మీ ప్రియ తారేయో రామ భవతా రక్షణీయో మహాబలః. నేను నిన్ను కోరేది ఒక్కటే, వాడు బాలుడు, ఏకపుత్రుడు, నాకొక్కడే కుమారుడు తారకి పుట్టినటువంటి వాడు నాకు తారకి, కనుక అతడిని రక్షించవయ్యా రామ, నీవే రక్షించాలి. సుగ్రీవేచ అంగదే చైవ విధత్స్వమతిముత్తమాం త్వం హి శాస్తా చ గోప్తా చ కార్యాకార్య విధౌ స్థితః. సుగ్రీవుడిని, నా కుమారుడిని కూడా కాపాడవలసిన వాడువు నీవే, రక్షించేది నీవే, శాసించేవాడువు కూడా నీవే, కార్యాకార్యములయందు నీవే వారిని కాపాడు రామా. నేను ఇంకా కోరేదేమీ లేదు. మద్దోష కృతదోషాం, నేను చేసినటువంటి దోషములు కనుక నాకు అనుభవనీయములై ఉన్నవి. అని అలా అడిగి ఇంకేమీ తూష్ణీం బభూవ అన్నట్లుగా ఉన్నాడు వాలి. సామాన్యంగా లోకమంతా వాలిని ఇలా చంపాడు అలా చంపాడు రాముడు అంటూ ఆలోచిస్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఆ కాలంలో ఒక్క బాణానికి వాలిని చంపాడు అని అంటే ఎంత పరాక్రమవంతుడు రాముడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతటి రాముని యొక్క బాణము యొక్క బలమది ఆ కాలము అలా చెప్పుకున్నారు. ఈ కాలం సరే, ఏదో ఎవరికి తోసినట్లు వారు చెప్పుకుంటారు. అలా వాలి ఉన్నాడు. ఈలోపు ఆ కిష్కింధకు తెలిసింది వార్త. వాళ్ళందరూ కూడా పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. తార గుండెలు బాదుకుంటూ వస్తూ ఉన్నది. అంగదుడు వెంట పెట్టుకుని వస్తూ ఉంది. అలా వస్తూ ఉంటే వీరందరూ కూడా వానరులు, వద్దమ్మా, వెళ్ళవద్దు వెళ్ళవద్దు, చంపేస్తాడమ్మా, చూడండి వాళ్ళ దగ్గర ఎంత ఆయుధాలు ఎలా ఉన్నావో. మరి ఆనాడు ఆ బాణాలను అస్త్రములను చూస్తే, కోదండాలు చూస్తే వారికి భయం వేసింది. అటువంటి వాళ్ళు చూడలేదు కనుక భయపడిపోయారు. కనుక వద్దమ్మా, మనని చంపేస్తారు వాళ్ళంతా అని అంటే రాజునే పోయాడు, ఇంకా మనకేంటి, మనం ఇంకా ఏం చెయ్యరు, మీరేం భయపడకండి, వారి పగ రాజుతో వాలితోనే కదా, అయినా ఆయన పడిపోయిన తర్వాత ఇంకా నాకెందుకు అయ్యా, నాకెందుకు ఈ ప్రాణాలు, నేను వెళ్తూ ఉన్నాను, మీరు కూడా రండి అని అంటూ పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఆర్యపుత్ర ఇతి క్రోశతి రురోద సా పతిం దృష్ట్వా సంధితం మృత్యుదామభిహి. ఆమె చూసి ఆర్యపుత్ర అంటూ వచ్చి పైన పడి ఏడ్చింది. తార దుఃఖించింది అనేక విధాలుగా. తామ వేక్షతు సుగ్రీవ క్రోశంతీం కురరీమివ విషాదం అగమత్ కష్టం దృష్ట్వా చ అంగదం అంగదం ఆగతం. అంగదుడు కూడా, బాలుడు, దుఃఖిస్తూ ఉన్నాడు అంగదుడు. ఈ ఇద్దరు ఏడుపు చూసేటప్పటికి సుగ్రీవుడికి కూడా ఏడుపు వచ్చేసింది. మరి అన్న కదా, అంతకుముందు అన్నదమ్ములు అని అంటే ఈ ఇద్దరే అన్నట్లుగా పెరిగిన వాళ్ళు కనుక మరి ఇప్పుడు ఏదో అప్పుడు ఉన్నటువంటి ఆ పగ అలా అనిపించింది. మరణాంతాని వైరాని అన్నట్లుగా మరణంతో వెళ్ళిపోయింది ఆ వైరము. మరి ఆయన కూడా దుఃఖిస్తూ ఉన్నాడు. దుఃఖిస్తూ ఉంటే అందరూ కూడా వచ్చి దుఃఖిస్తూ ఉన్నారు. మరి మహావీరుడు వాలి, వాలి అని అంటే వారికి ఒక కొండలాగా అండ ఉండి కాపాడాడు వానరులందరినీ. ఇప్పుడు ఏమైపోతాము అని వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆలగోడు బాలగోడు అన్నట్లుగా ఉన్నది అక్కడ పరిస్థితి అంతా. చాలాసేపు దుఃఖించారు. దుఃఖించిన తరువాత ఆంజనేయ స్వామి చల్లగా తార దగ్గరకు వచ్చి, దుఃఖించకమ్మా, కాలో నిస్సంశయ కాలము అనేటటువంటిది ఉన్నది, దాని ప్రకారం ఏదో జరిగిపోతూ ఉంటుంది, కనుక నీవు దుఃఖించవద్దు, నీవు తెలిసిన దానివి, నీవు జ్ఞానివి, కనుక నీవు దుఃఖించవద్దు అని ఆమెను అనేక విధములైనటువంటి నిశ్రేయసములైన వాక్యములు చెప్పి ఓదార్చాడు. ఆ తరువాత అంగదుడిని కూడా ఓదార్చారు. ఈలోపు ఆ రామచంద్రస్వామిని చూస్తూ ఆ వాలి ప్రాణాలు విడిచాడు. ఒక్కసారి మళ్ళీ గొల్లుమన్నారంతా. అయిన తరువాత దుఃఖించిన తరువాత మరి దుఃఖం తప్పదప్పుడు, తథాతు తార కరుణాం రుదంతి భర్తు సమీపే సహ వానరీభిః, అలా ఆకాశం నుంచి పడినటువంటి తార నక్షత్రం వలె తారాం చ్యుతాం తారామివ అంబరాత్ తతో నిపతితం, ఆమె అలా దుఃఖిస్తూ ఉన్నది. ఇక ఔర్ధ్వ దైహిక క్రియలు చేయాలి అని చెప్పి వారి ఆచారం ప్రకారంగా అవన్నీ కూడా చేయటానికి సిద్ధపడి చేస్తూ ఉన్నారు. వారంతా అలా ఆ పనులలో ఉన్నారు. అందరూ అనేక విధాలైనటువంటి దుఃఖములతో ఉండగా రామలక్ష్మణులు కూడా ఒక కొంత దూరంలో కూర్చొని ఉన్నారు. ఆ ధనువు గడ్డం క్రింద పెట్టుకుని వారు కూడా సంజాత బాష్ప పరహవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ అంతా చూసి, పరవీరహంత అయినటువంటి రాముడు కూడా సంజాత బాష్ప, ఆయన కళ్ళలో నుంచి కూడా నీళ్లు వచ్చినాయి. ఒక ముహూర్తము ఆయన విమనుడు విమనస్కుడు అయిపోయాడు. ఏమిటి ఇలా జరిగింది, ఇలా అయిపోయింది ఏమిటి అని ఆయన కూడా బాధపడ్డాడు. మరి ఎవరు చేయలేరు కదా, ఇంకేమీ చేయలేరు. అప్పుడు తార చూసింది, సా విస్ఫురంతి పరిరభ్యమాణ భర్తు సకాశాత్ అపనీయమాన దదర్శ రామం శరచాపపాణిం స్వతేజస సూర్యమివ జ్వలంతం. సుగ్రీవుడిని అలా తీసుకుపోవటానికి పైన బడి ఏడ్చేటటువంటి తారను బలవంతంగా పైకి లేపారు. సుగ్రీవుడు వాలి, వాలిని వారి ఆచారం ప్రకారంగా ఆ ఊర్ధ్వదైహిక క్రియలు చేయడానికై ఆమెను లాగేశారు. లాగేసి ఆమె దుఃఖిస్తూ చూసింది. ఆమె రామం శరచాపపాణి, శరము చాపము కోదండము బాణములవి ధరించి ఉన్నాడు. స్వతేజస సూర్యమివ జ్వలంతం, తన తేజస్సుతో సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంతకుముందు ఎవ్వరును వీళ్ళు చూడలేదు. సుసంవృతం పార్థివ లక్షణ ఇచ్చ తం చారునేత్రం మృగశాపనేత్ర అదృష్టపూర్వం పురుషప్రధానం అయం సకాకుత్స ఇది ప్రజ్ఞే. పార్థివ లక్షణములు, రాజలక్షణములు బాగా ఉన్నాయి ఆయనలో. నిండుగా అందమైనటువంటి నేత్రములు, పుండరీక నేత్రుడు ఆయనను అదృష్టపూర్వం ఇంతకుముందు చూడలేదు. ఆయన పురుష ప్రధానుడు అంటే పురుషోత్తముడు ఆయనే. అయం సకాకుత్స ఇతి ప్రజ్ఞే, ఈయనే రాముడు అని తాను తెలుసుకున్నది ఎవరు చెప్పకుండానే. అది చెప్తూ ఉన్నారు, విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమితి న్యాయేన స్వయం చారునేత్రతయా తత్రైవ ప్రథమం దృష్టిం యథాత్ ఇతి భావ. ఆమె కూడా మృగశాప నేత్ర అన్నారంటే జింక వంటి నేత్రములు అని, అంటే అందమైన నేత్రములు తారవి. కనుకనే ఈయన పుండరీకాక్షుడు కనుక విద్వాంసుడే, విద్వాంసుని యొక్క పరిశ్రమ తెలుసుకోగలడు అని చెబుతారు పెద్దలు. అలా ఆమె కూడా జ్ఞాని కనుకనే రాముని సంగతి తెలుసుకోగలిగింది. అదృష్టపూర్వం ఇతఃపూర్వం కుత్ర అపి అదృష్టచరం, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి వాడిని చూడలేదు. యోగం వినా అదృష్టమిత్యర్థ. ఏమిటయ్యా ఇది అని అంటే యోగ దృష్టి లేకపోతే తెలుసుకోలేరట దీనిని. తారక యోగ దృష్టి కూడా ఉన్నది. పురుష ప్రధానం పురుషోత్తమం అయంస ఇది విజజ్ఞే, ఈయన పురుషోత్తముడు అని తెలుసుకోగలిగింది. పుండరీక యహ పుండరీక పూర్వం పుండరీక క్షత్వాది గుణ విశిష్టతయా మహాజనేభ్య శ్రుత సయేవ అయం ఇత్యర్థ. ఈయనే రాముడు అని తాను తెలుసుకోగలిగింది, పుండరీకాక్షుడు అని తెలుసుకోగలిగింది. ఎందరో పెద్దల వలన విన్నటువంటి విషయాలు వారికి ఇలా, వీరు అడవులకు వచ్చినప్పుడే అక్కడ ఆ ప్రాంతమంతా కూడా తిరిగేటప్పుడే అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మరి సామాన్యులు కాదు కదా ఇద్దరు కూడా రామలక్ష్మణులు, అద్వితీయమైనటువంటి రూపములు వారి గుణములు, దశరథ చక్రవర్తి కుమారులు, ఉత్తర దేశం వారు ఇలా దక్షిణానికి వచ్చారు తండ్రి మాట ప్రకారం అంటూ ఆ చెప్పుకునేవన్నీ తెలుస్తూనే ఉంటాయి. అలా ఆ కాలానికి వాళ్ళందరూ ఎవరు కూడా తెలియనివారు కాదు, అన్నీ తెలుసుకున్నటువంటి వారే. మనకేదో కథాభాగంలో మనకి పరిచయమైన పాత్రలు తప్ప నిజానికి మనకు తెలియదు అసలు అప్పటి సంగతులు ఏమిటనేది. ఆ వాల్మీకి రాసినంత మనకి కథాభాగంలో పరిచయమైనన్ని పాత్రలు కనుక అలా స్వయంగా తాను కూడా జ్ఞాని. మరి ఆ కాలంలో మరి ఆ ప్రాంతాలన్నీ కూడా యోగాలు అభ్యాసాలే కనుక వారు కూడా చేసినటువంటి వారే యోగాభ్యాసాలు. వారిలో కేవలము వ్యసనపరులు కొందరు ఉంటారు. మరి ఇలా జ్ఞానము సంపాదించినటువంటి వారు కొందరు ఉంటారు కనుక దాంట్లో ఆశ్చర్యం లేదు, ఆమె జ్ఞాని. అలా తస్య ఇంద్రకల్పస్య దురాసదస్య మహానుభావస్య సమీప మార్య ఆర్తాతితూర్ణం వ్యసనాభిపన్న జగామతార పరివిహ్వలంతీ. ఆ ఇంద్రకల్పుడు, ఇంద్రుడు అంటే మరి ఆ రోజుల్లో చాలా గొప్ప ప్రభువే ఇంద్రుడు అని అంటే అలాంటిది. ఆమె ఆయన్ను చూసింది ఆమె మహానుభావుడైన చూసి సాతం సమాసాజ్య విశుద్ధ సత్వ శోకేన సంభ్రాంత శరీరభావ మనస్విని వాక్యము వాచతార రామం రణోత్కర్షణ లబ్ధ లక్ష్యం. దగ్గరకు వచ్చింది విశుద్ధ సత్వ, ఆమె విశుద్ధమైనటువంటి సత్వగుణము కలిగినటువంటిది తార. అలాగే శోకేన సంభ్రాంత శరీరభావ, శోకముతో అవిసిపోయినటువంటి శరీరము ఆమెది. మనస్విని ఆహా జ్ఞాని అంటే మనస్సు కలిగినది అంటే మహా జ్ఞాని ఆమె, మనోబలం కలిగినటువంటిది ఆమె. రాముడిని చూసింది, చూసి ఇలా అంటూ ఉన్నదట. ఏమంటూ ఉన్నది, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాఖ్య. నువ్వు అప్రమేయుడవయ్యా, దురాసదుడు పొందటానికి వీలు కానటువంటి వాడివి, జితేంద్రియుడు ఇంద్రియ జయము కలిగినటువంటి వాడివి, ఉత్తమ ధార్మికుడవు, ధనుర్ధారులలో ఉత్తముడవు, ధార్మికులలో ఉత్తముడవు, అక్షయ్య కీర్తిశ్చ నీ కీర్తి తరగనటువంటిది, విచక్షణశ్చ వివేచన కలిగినటువంటి వాడవు, క్షితిక్షమావాన్ ఓర్పులో నీవు భూమితో సమానమైనటువంటి వాడివి, క్షతజోపమాక్ష ఎర్రని నేత్రములు నీవి కనిపిస్తూ ఉన్నవి, త్వమాత్త బాణాసన బాణపాణి మహాబల సంహననోపపన్న మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. నీవు బాణాసనాలు పట్టుకుని ఉన్నటువంటి మహాబల సంపన్నుడవు, మంచి శరీరము సంహననము అంటే ఆ అవయవముల యొక్క పొందిక అద్భుతముగా ఉన్నటువంటిది నీకు, మహారాజ లక్షణములు నీ యందు కనిపిస్తూ ఉన్నాయి. దివ్య లక్షణములు కనిపిస్తూ ఉన్నాయి అని ఇలా చెప్పి ఇంకా చాలా చెప్పింది తార. అవన్నీ వ్యాఖ్యానం ద్వారా ఇంకా తెలుసుకుందాం. రేపు చాలా వ్యాఖ్యానం రాశారు దీనికి, మనం చెప్పగలిగినంత రేపు చెప్పుకుందాం. ఈరోజు ఏమీ ఇది కాదు కనుక ఇక్కడ ఆగుదాం ఈరోజుకి. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.